వాతావరణం పుస్తకం 3వ భాగం. 4 మూల పదార్థాలు ఉన్నాయన్న గ్రీకు భావనను కూడా బాయిల్ సమ్మతించలేదు. ఒక పదార్థం మూల పదార్థమా అంటే మూలకమా కాదా అని పరీక్షించడానికి సులభమైన పరీక్ష ఆ పదార్థం అంతకన్నా సరళమైన పదార్థంగా రూపాంతరం కాగలదా లేదా చూడటమే. మరో పదార్థంగా రూపాంతరం చెందలేని పదార్థమే మూలకం అవుతుంది. 1803 నుండి పరమాణువులు ఉన్నాయన్న విషయాన్ని వైజ్ఞానిక ప్రపంచం సమ్మతించసాగింది. క్రమేపీ ఆ నమ్మకం సార్వజనీనం అయ్యింది. ఈ పరమాణువులు చిన్న చిన్న సందేహాలుగా ఏర్పడతాయని, ఆ సందేహాలని అణువులు అంటారని ఇప్పుడు మనకు తెలుసు. చిన్న వస్తువు అన్న అర్థం గల లాటిన్ పదం నుండి ఈ మాలిక్యూల్ అన్న పదం వచ్చింది. మరి గాలిలో అణువులు ఉన్నాయంటే గాలికి తప్పకుండా బరువు ఉండి తీరాలి. అయితే అణువులు దూరంగా ఉంటాయి, కాబట్టి గాలి బరువు పెద్దగా ఉండదు. ఎంత తక్కువైనా ఎంతో కొంత ఉండాలిగా. ఇటాలియన్ శాస్త్రవేత్త ఎవాంజలిస్టా టారసిల్లికి 1643 సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది. నీటిని ఎత్తుకు ఎలా పంపు చేయాలి అన్న సమస్య గురించి ఆలోచిస్తున్నాడు అతను. నీటిని దాని మట్టం కన్నా 400 అంగుళాలు పైకి ఎత్తవచ్చు, కానీ ఎంత పంపు చేసినా అంతకన్నా ఎత్తుకి ఎత్తటానికి సాధ్యపడలేదు. నీటిని చుట్టూ ఉన్న గాలి పైకి ఎత్తుతోంది, కాబట్టి నీటిని అంతవరకు అయినా పంప్ చేయటానికి వీలవుతోందని భావించాడు టారసిల్లి. నీటి మీద ఒత్తిడి చూపుతున్న గాలి స్తంభం బరువు 400 అంగుళాల నీటి స్తంభం బరువుతో సమానం అన్నమాట. ఈ విషయాన్ని పాదరసంతో అయితే బాగా పరీక్షించవచ్చు. పాదరసం బాగా సాంద్రమైన ద్రవం. నీటి సాంద్రత కన్నా దాని సాంద్రత 13.4 రెట్లు ఎక్కువ. అంటే 1 అంగుళం వెడల్పు, 30 అంగుళాల పొడవు ఉన్న పాదరసపు స్తంభం బరువు 1 అంగుళం వెడల్పు, 400 అంగుళాల పొడవు ఉన్న నీటి స్తంభం బరువుతో సమానం అన్నమాట. ఒక పక్క మూసి ఉన్న 4 అడుగుల పొడవు ఉన్న గొట్టాన్ని టారసిల్లి తీసుకున్నాడు. దానిని పాదరసంతో నింపి అవతల పక్క కూడా బిరడాతో మూసేశాడు. దానిని పాదరసంతో నిండిన ఓ పెద్ద గిన్నెలోకి బోర్లించి బిరడా తీసేశాడు. గొట్టంలో ఉన్న పాదరసం మొత్తం కింద ఉన్న గిన్నెలోకి జారిపోలేదు. ఇంకా 30 అంగుళాల పొడవు ఉన్న పాదరసం గొట్టంలోనే ఉండిపోయింది. ఆ పాదరసం బరువుని గాలి మోస్తోంది అన్నమాట. ప్రత్యేక వైశాల్యం ఉన్న తలం మీద గాలి చూపించే ఒత్తిడినే వాయుపీడనం అంటారు. 30 అంగుళాల పాదరసాన్ని కానీ 400 అంగుళాల నీటిని కానీ మోయాలంటే వాయుపీడనం విలువ 1 చదరపు అంగుళం మీద 15 పౌన్లతో సమానం అయి ఉండాలి. మరి మన శరీరం మీద అణువణువున గాలి అంత బరువు మోపుతున్నా కూడా ఆ ఒత్తిడి మనకి తెలియకపోవటం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గాలి మన శరీరం మీద అన్ని దిశల నుండి ఒత్తిడి చేస్తుంది. మన శరీరంలో కూడా ఉన్న వాయువులు, ద్రవాలు ఆ ఒత్తిడికి ప్రతికూలంగా ఒత్తిడి చేస్తాయి. ఆ కారణం వల్ల మనకి వాయుపీడనం తెలియదు. వాయుపీడనాన్ని కొలవడానికి టారసిల్లి రూపొందించిన పాదరసం స్తంభాన్ని ఇప్పుడు బారోమీటర్ అంటున్నాము. వాయుపీడనంలో సహజంగా కాలానుగతమైన మార్పులు వస్తుంటాయి. బారోమీటర్ సహాయంతో వాయుపీడనంలో మార్పులు గమనించి వాతావరణంలో మార్పులని కనిపెట్టవచ్చు.